తోటి కొట్టు ఆడమేంతగే టీఎంఓ 1/2 ఒంటి మీద ఉండే దొక్క జీన్స్ ప్యాంటు పైన అప్పుడప్పుడు మారుస్తాం టీషర్టు మా ఫేవరెట్ హీరో సినిమా హెడ్ అయితే మేం కూడా చేస్తాం సిమ్ హెయిర్ కట్ మా కాలనీ కావేరి తోటి సైలెంట్ కానీ కళ్ళల్లో కాజల్ తోటు ఎట్టు ఆషాడం సెన్స్ లో హాఫ్ రెంట్ కిచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్ మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం మేమే మిడిల్ మిడిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలం పెట్రోల్ నీది అరే సిగరెట్ నాది మా వాకిళ్ళి నీది అని బాట వేసి ఖర్చే పెడతాం అరే పైసా పైసా పోగే చేస్తాం చివరికి చిట్టి కట్టి చీటింగ్ గోతాం మళ్ళీ లక్కే వస్తుందని లాటరీ ట్రై చేస్తాం మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం మేమే మిడిల్ మిడిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలం మిడిల్ క్లాస్ అబ్బాయిలం.